కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. ఏకేన సగ్గస్థాపయతి సగ్గస్థాపయతి యజ్ఞస్య సగ్గస్థాపయతి సంస్థాపయతి యజ్ఞస్య సంతత్యై సంతత్యావిచ్ఛేదాయ సంతత్యాది సంతత్యై అవిచ్ఛేదాయ ఇంద్రాః అవిచ్ఛేదాయేత్యవిచ్ఛేదాయ ఐంద్రాః పశవః పశవో యే ముష్కరాః ముష్కరాయత్ ఇంద్రాః ఐంద్రాః సంతః సంతోర్గ్నిభ్యః అగ్నిభ్యః ఆలభ్యంతే అగ్నిభ్యేత్యగ్నేభ్యః ఆలభ్యంతే దేవతాభ్యః ఆలభ్యంత ఇత్యాలభ్యంతే దేవతాభ్యః సమదం సమదం దధాతి సమదమిది సామదం దధాత్యాగ్నేయైః ఆగ్నేయైస్తిష్ఠుభ తిష్టుభోయాజ్యానువాక్యాః యాజ్యానువాక్యా కురయాద్ యాజ్యానువాక్యా యాజ్యానువాక్యా కురయాద్యదాగ్నేయైః ఆగ్నేయైస్తేన తేనాగ్నేయాః ఆగ్నేయాయత్తిష్ఠుభ తిష్టుభస్తేన తేనైంద్రాః ఇంద్రా సమృద్ధ్యై సమృద్ధ్యైన సమృద్ధ్యాయది సమృద్ధ్యై దేవతాభ్యః దేవతాభ్యః సమదం సమదం దధాతి సమదమిది సామదం దధాతి వాయవే వాయవే నియుత్వతే నియుత్వతే తూపరం నియుత్వత ఇది నియుత్వతే తూపరమా ఆలభతే లభతే తేజ తేజోగ్నే అగ్నేర్వాయు వాయుస్తేజసే తేజస ఏష ఆలభ్యతే లభ్యతే తస్మాత్ తస్మాద్యద్రియన్ యద్రియన్ వాయు వాయుర్వాతి వాతి తద్రియన్ తద్రియన్ అగ్ని అగ్నిర్దహతి దహతి స్వం స్వమేవ ఏ తత్తేజ తేజోను అన్వేతి ఏతియత్న్న నియుత్తే నియుత్తే సార్ నియుత్తతి నియుత్తే సత్ ఉన్మాద్యేత్ మాద్యేద్యజమాన యజమానో నియుత్తే నియుత్తే భవతి నియుత్తతి నియుత్తే భవతి యజమానస్ యజమానస్యానున్మాదాయ వాయుమతీ అనున్మాదాయేత్యనుమాదాయ వాయుమతీ శ్వేతవతి వాయుమతీ ఇది వాయుమతీ శ్వేతవతీ యాజ్యానువాక్యే శ్వేతవతీ శ్వేతవతీ యాజ్యానువాక్యే భవత యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవత సతేజస్వాయ సతేజస్వాయ హిరణ్యగర్భ సతేజస్వాయేతి సతేజహాత్వాయ హిరణ్యగర్భస్వం హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భ సమవర్తత అవర్తదాగ్రే అగ్రయతి ఇత్యాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయతి ఘారయతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వై హిరణ్యగర్భ హిరణ్యగర్భ ప్రజాపతే హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భ ప్రజాపతేరనురూపత్వాయ ప్రజాపతేరి ప్రజాపతే అనురూపత్వాయ సర్వాణి అనురూపత్వాయనురూపాయ సర్వాణి వై వాషాణి రూపాణి పశూనా పశూనా ప్రతి ప్రత్యా ఆలభ్యతే లభ్యతే యత్శ్మశ్రుణ శ్మశ్రుణస్త తత్పురుషాణం పురుషాణాగం రూపం రూపంయత్పర తూపరస్త అశ్వానాశ్వానాన్యత్న్యతోదన్ అన్యతోదన్ అన్యతోదన్నిత్యన్యతన్ తద్గవాం గవాన్యత్వ్యాహ్యా ఇవ శఫా శఫాస్త తదవీనా అవీనాయ అజస్త తదజానా అజానా వాయు వాయుర్వై వై పశూనా పశూనా ప్రియం ప్రియం ధామ ధామయత్వాయవ్య వాయవ్యో భవతి భవత్యేతం ఏతమేవ ఏవైనం ఏనమభి అభి సంజానానా సంజానానా పశవ సంజానానా ఇది సంజానానా పశవ ఉప ఉపతిష్టందే తిష్టందే వాయవ్యః వాయవ్యః కార్యా కార్యా ప్రజాపత్యాహు ఆహుర్యద్వాయవ్యం వాయవ్యం కుర్యాద్ కుర్యాత్ ప్రజాపతే ప్రజాపతేర్యాద్ ప్రజాపతేరది ప్రజాపతే యాద్యత్ప్రాజాపత్యం ప్రజాపత్యం కుర్యాద్ ప్రజాపత్యమిది ప్రజాపత్యం కుర్యాద్వాయో వాయోరియాద్ యాద్యద్వాయవ్య వాయవ్య పశు పశుర్భవతి భవతి తేన వాయో వాయోర్న మైతి ఏతియత్ ప్రజాపత్యః ప్రజాపత్యః పురోడాశః ప్రజాపత్యేతి ప్రజాపత్యః పురోడాశో భవతి భవతి తేన తేన ప్రజాపతేః ప్రజాపతేర్న ప్రజాపతేరిది ప్రజాపతేః నైతి ఏతి యత్ యద్వాదశకపాలః ద్వాదశకపాలస్తేన ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాలః తేన వైశ్వానరాద్ వైశ్వానరాన్న నైతి ఏత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపది వపతి దీక్షిష్యమాన దీక్షిష్యమానోగ్ని అగ్నిస్సర్వాహ సర్వా దేవతాహ దేవతా విష్ణు విష్ణుర్యజ్ఞ యజ్ఞో దేవతాహ దేవతాశ్చ చైవ ఏవ యజ్ఞం యజ్ఞం చ సా ఆరభతే రభతేగ్ని అగ్నిరవమ అవమో దేవతానాం దేవతానాం విష్ణు విష్ణు పరమ పరమో యత్ యదాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం నిర్వపతి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపతి దేవతాః నిర్వపతీతి నిహేవపతి దేవతా ఏవ ఏవో భయదః భయదః పరిగృశ్య పరిగృశ్య యజమానః పరిగృశ్యేది పరిగృశ్య యజమానోవ అవరుంధే రుంధే పురోడాశేన పురోడాశేన వై వై దేవా దేవా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకాధ్వమన్ ఆధ్వమన్ చరుణా చరుణాస్మిన్ అస్మినయ యః కామయేత కామయేతముష్మిన్ అముష్మిన్ లోకే లోకరుద్ధయాం రుద్ధయామిది ఇది సహ స పురోడాశం పురోడాశం కుర్వీత కుర్వీతముష్మిన్ అముష్మిన్నేవ ఏకే లోకరుధ్నోతి రుధ్నోతి యదష్టాకపాల అష్టాకపాలస్తేన అష్టాకపాల ఇష్టాకపాల తేనాగ్నేయ ఆగ్నేయో యత్కపాల త్రికపాలస్తేన త్రికపాల త్రికపాల ఏన వైష్ణవ వైష్ణవ సమృద్ధ్యై సమృద్ధ్యై సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై యః కామయేత కామయేతాస్మిన్ అస్మిన్ లోకే లోకరుద్ధ్వయాం రుద్ధ్వయామితి ఇది సహ సచరుం చరుం కుర్వీత కుర్వీతాగ్నే అగ్నేర్ఘృతం ఘృతం విష్ణో విష్ణోస్తండులా తండులాస్తస్మాత్ తస్మాచ్చరు చరు కార్య కార్యోస్మిన్ అస్మిన్నేవ ఏవోకే లోకరుధ్నోతి రుధ్నోత్యాదిత్య ఆదిత్యోభవతి భవతీయం ఇయమ్ వై వా అది అదితిరస్యాం అస్యామేవ ఏ ప్రతి ప్రతిష్టది తిష్టత్యథో అథో అస్యాం అథో ఇత్యథో అస్యామేవ ఏవాధి అధియజ్ఞం యజ్ఞం తనుతే తనుతేయ యో వై వై సంవత్సరం సంవత్సరముఖ్యం సంవత్సరమితి సంవత్సరం ముఖ్యమభృత్వా అభృత్వాగ్ని అగ్నిం చినుతే చినుతే యథా స్వామి స్వామి గర్భ గర్భో అవపద్యతే అవపద్యతే తాదృక్ అవపద్యత ఇవాపద్యతే తాదృగేవ ఏ తత్ తదార్తిం ఆర్తిమా ఆర్చేద్ రచేద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురస్తాద్ ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం పురస్తాన్ని నిర్భవేద్ అపేత్ సంవత్సర సంవత్సర వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర యథా సంవత్సరం సంవత్సరమాప్వా సంవత్సరమిది సంవత్సరం ఆప్వా కాలే కాల ఆగతే ఆగతే విజాయతే ఆగత ఇత్యాగతే విజాయత ఏవ విజాయత ఇది విజాయతే ఏవమేవ ఏవ సంవత్సరం సంవత్సరమాప్వా సంవత్సరమిది సంవత్సరం ఆప్వా కాలే కాల ఆగతే ఆగతే అగ్ని ఆగత ఇత్యాగతే అగ్నిం చినుతే చినుతేన నార్తిం ఆర్తిమా ఆర్చతి యత్సత్తేషా ఏషా వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియాధనో ధనోర్యత్ యద్వైశ్వానర వైశ్వానర ప్రియా ప్రియామేవ ఏవాస్య అస్య తనువం తనువమవ అవరుంధే రుంధే త్రీణి ఏంగేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి భవంతి భవంతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానాకం రోహాయ రోహాయేదిరోహాయ ప్రజాపతి ప్రజాః ప్రజాపతిరతి ప్రజాపతిః ప్రజా సృష్ట్వా ప్రజాయతి ప్రజాః సృష్ట్వా ప్రేణా ప్రేణాను అనుప్ర ప్రావిశత్ అవిషత్తాభ్యః తాభ్యః పునః పునః సంభవితుం సంభవితుం న సంభవితమిది సంభవితుం నాశక్నోత్ అశక్నోత్ సహ సోబ్రవీద్ అబ్రవీద్ రుద్ధవత్ రుద్ధవదిత్ ఇత్సహ సయః రోమా మేత ఇత పునః పునః సంచినవద్ సంచినవదితి సంచినవదితి సంచినవద్ ఇది తమ్ తమ్ దేవా సమచిన్వన్ అచిన్వన్ తో వై వైతే త ఆర్ధ్వమన్ ఆర్ధ్వమనయత్ యత్సమచిన్వన్ సమచిన్వన్ తత్ సమచిన్వన్నితి సమచిన్వన్ తిత్యస్య చిత్యత్వం చిత్యత్వం యః చిత్యత్వమితి చిత్యాత్వం యలేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినుదే చినుదరుధ్నోతి రుధ్నోద్యేవ ఏవ కస్మై కస్మైకం క్రమగ్ని అగ్నిశీయతే శీయతీ ఇత్యాహు ఆహురగ్నివాన్ అగ్నివానసాని అగ్నివానిత్యగ్నివాన్ రసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశీయతే శీయతేగ్నివాన్ అగ్నివానేవ అగ్నివానిత్యగ్నివాన్ ఏవోది భవతి కస్మై కస్మైకం తమగ్ని అగ్నిశీయతే శీయతీ ఇత్యాహు ఆహుర్దేవా దేవామాన మా వేదన్ వేదన్నితి ఇది వై వా అగ్ని అగ్నిశీయతే శీయతే విదు విదురేనం ఏనం దేవా దేవాస్కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశీయతే శీయతీ ఇత్యాహు ఆహుర్గృహీ గృహ్యసాని అసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశీయతే శీయతే విహి గృహ్యేవ ఏవతి భవతి కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశీయతే శీయతీ ఇత్యాహు ఆహు పశుమాన్ పశుమానసాని పశుమానిది పశుమాన్ రసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశీయతే శీయతే పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశీయతే శీయతీ ఇత్యాహు ఆహు సప్త సప్తమా మా పురుషా పురుషా ఉప ఉపజీవాన్ జీవానితి ఇది వై వా అగ్ని అగ్నిశీయతే శీయతే త్రయ త్రయ ప్రాంచ ప్రాంచస్త్రయ త్రయ ప్రత్యంచ ప్రత్యంచ ఆత్మా ఆత్మా సప్తమ సప్తమ ఏతావంత ఏతావంత ఏనముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపజీవంది జీవంది ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిరి ప్రజాపతి అగ్నిమచికీషత అచికీషతం తమ్ పృథివీ పృథివ్యబ్రవీద్ అబ్రవీన్న మయి మయి అగ్ని అగ్ని చేష్యసే చేష్యసేతి అతి మా మా ధక్ష్యతి ధక్ష్యతి సాతిదశ్యమానా ప్రతిదశ్యమానావి అతిదశ్యమానేతీ దశ్యమానా విధవిష్యే భవిష్యే సహ స పాపీయాన్ పాపీయాన్ భవిష్యతి భవిష్యతీతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీత్ తథా వై వా అహం అహం కరిష్యామి కరిష్యామి యథాన నాతిధక్ష్యతి అతిధక్ష్యతీతి అతిధక్ష్యతేత్యతి ధక్ష్యతి ఇది సహ స ఇమాం ఇమామభి అభ్యమృషత్ అమృషత్ ప్రజాపతి ప్రజాపతిస్వా ప్రజాపతి ప్రజాపతి సాధయతు సాధయతు తయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద శీలేతి ఇది ఇమాం ఇమామేవ ఏవేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపాధత్త అధత్తానతిదాహాయ అనతిదాహాయేత్ అనతిదాహాయేత్యనతిదాహాయ యత్రతి ప్రత్యగ్నిం అగ్నిం చిన్వీత చిన్వీత తదభి అభిమృషేద్ మృషేత్ ప్రజాపతి ప్రజాపతిస్వా ప్రజాపతి ప్రజాపతి స్వా సాధయతు సాధయతు తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద శీదేతి ఇదీమాం ఇమామేవ ఏవేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తేనతిదాహాయ అనతిదాహాయ ప్రజాపతి అనతిదాహాయేత్యనతిదాహాయ ప్రజాపతిరకామయత ప్రజాపతిరతి ప్రజాపతి రకామయత ప్రజాయేయ జాయేయేతి ఇది సహ స ఏతమ్ ఏతముఖ్యం ముఖ్యమవశ్యత్ అవశ్యత్తం తగం సంవత్సరం సంవత్సరమవిభ సంవత్సరమిది సంవత్సరం అవిభస్తత తో వై వై సహ స ప్రజాయత ప్రజాయతస్మాత్ తస్మాత్ సంవత్సరం సంవత్సరం భార్య సంవత్సరమిది సంవత్సరం భార్య ప్రైవ ఏ జాయతే జాయతే తమ్ తమ్ వసవ వసవో బ్రువన్ అబ్రువంద్ర ప్రత్వం తమజనిష్టా అజనిష్టా వయమ్ వయమ్ ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తమ్ వసుభ్య వసుభ్య ప్ర వసుభ్యరి వసుభ్య ప్రాయత్సత్ ప్రయత్సత్తం తంద్రీణి ప్రేణ్యహారాని అహాన్యబిభరు అభిభరుస్తేన ఏన త్రీణి త్రీణి చతాని శతాన్యసంద అసగంద్రయస్త్రిగం శతం త్రయస్త్రిగం శతం చ త్రయస్త్రిగంశతమితి త్రయ త్రిగంశతం చతస్మాత్స్మాత్ర్యహం ర్యహం భార్య ర్యహమితి త్రి అహం భార్య ప్రైవ ఏ జాయతే జాయతే తాన్ తాన్ రుద్రా రుద్రా అబ్రువన్ అబ్రువంత్ర ప్రయూయం యూజమజనిధ్వం అజనిధ్వం వయమ్ వయమ్ ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తగం రుద్రేభ్య రుద్రేభ్య ప్రాయచ్చన్ అయచ్చందం తగం షట్ షదహాని అహాన్యబిభుర్ అబిభురస్తేన తేన త్రీణి త్రీణి చదాని శతాన్యసృజంద అథజంద త్రయస్త్రిగం శతం త్రయస్త్రిగం శతం చ త్రయస్త్రిగం శతమిది త్రయ త్రిగం శతం చతస్మాత్ తస్మాచ్చడహం షడహం భార్య షడహమితి షట్ అహం భార్య ప్రైవ ఏ జాయతే జాయతే తాన్ తానాదిత్యా ఆదిత్యా అబ్రువన్ అబ్రువన్ ప్రయూయం యూయమజనిధ్వం అజనిధ్వం వయమ్ వయమ్ ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తమాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్చన్ ప్రయచ్ఛందం తమ్ ద్వాదశ ద్వాదశాహాని అహాన్యబిభుర అబిభురస్తేన తేన త్రీణి త్రీణి చశదాని శతాన్యభుజంద అభుజం త్రయస్త్రిగంశతం త్రయస్త్రిగంశతం చ త్రయస్త్రిగంశతమిది త్రయ త్రిగంశతం చతస్మాత్ తస్మాద్వాదశాహం ద్వాదశాహం భార్య ద్వాదశాహమిది ద్వాదశాహం భార్య ప్రైవ ఏ జాయతే జాయతే తేన తేన వై వైతే ఏ సహస్రం సహస్రమసజంత అసజంతోకా ముఖాకం సహస్రతమీ సహస్రతమీయ సహస్రతమీమితి సహస్రాధనీ ఏం ఏముక్షం ముక్షం సహస్రం సహస్రం వేద వేద ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనా ఆప్నోతి ఆప్నోతీత్యాప్నోతి యజుషా వై వా ఏషా ఏషా క్రియతే క్రియతే యజుషా యజుషా పచ్యతే పచ్యతే యజుషా యజుషాది విముచ్యతే ముచ్యతే యత్ యజుఖా ముఖా సా సా వై వా ఏషా ఏషైతరి ఏతరి యాతయామ్ని యాతయామ్ని సా యాతయామ్నీతి యాతయామ్ని సా నునః పునః ప్రయుజ్యా ప్రయుజ్యేతి ప్రయుజ్యేతి ప్రాయుజ్యా ఇత్యాహో ఆహురగ్నే అగ్నే యుక్ష్వ యుక్ష్వా హి ఏ తవ తవ యుక్ష్వ యుక్ష్వా హి ఇదే బహూతమాన్ దేవూతమాగం ఇది దేవూతమానిచి దేవాహూతమాన్ ఇత్యుఖాయాం ముఖాయాం జుహోతి జుహోతి తేన తేనైవ ఏవైనాం ఏనాం పునః పునఃస్ర ప్రయుంక్తే యుంక్తే తేన ఏనాయాతయామ్ని అయాతయామ్నీయ అయాతయామ్నీంకియాతయామ్ని యో వై వా అగ్ని అగ్ని యోగే యోగ ఆగతే ఆగతే జనక్తి ఆగత ఇత్యాగతే జనక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేష్వగ్నే అగ్నే యుక్ష్వ యుక్ష్వా హి ఏ తవ తవ యుక్ష్వ యుక్ష్వా హి ఇదే బహూతమాన్ దేవూతమాగుమీతి దేవూతమానిది దేవాహూతమాన్ ఇత్యాహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నేర్యోగ యోగస్తేన తేనైవ ఏవైనం ఏనైనక్తి నక్తి యుంక్తే యుంక్తే జింజానేషు జింజానేషు బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి న్యంగి అగ్నిశ్చేతవ్యా ఏతవ్యా ఉత్తానా ఉత్తానా ఇది ఉత్తానా ఇచ్చుత తానా ఇది వయసాం వయసాం వై ఆ ఏష ప్రతిమయా ప్రతిమయా చీయతే ప్రతిమయేది ప్రతిమయా చీయతే యద్ని అగ్నిర్యద్యంజంజినుయాద్ ప్రష్టిల ప్రష్టిల ఏనం ఏనమాహుదయ ఆహుదయర్చేయు ఆహుదయ ఇత్యాహుదయ ఉచ్చేయుర్యద్త్నం ఉత్నం న ఉత్నమిదానం న పతితం పతితం శక్నుయాద్ శక్నుయాదసువర్గ్య అసువర్గ్యోస్ అసువర్గ్యసువహార్య అస్య సత్ సచీనం ప్రాచీనముత్నం ఉత్నం పురుషశీర్షం ఉత్నమిదానం పురుషశీర్షముప పురుషశీర్షమితి పురుషశీర్షం ఉపదధాది దాది ముఖద ముఖద ఏనం ఏనమాహుదయ ఆహృదయ్చంది ఆహృదయ ఇత్యాహృదయ ఇచ్చంది నోత్నం ఉత్నం చినుదే ఉత్నమిదానం చినుదే స్వర్గ్య స్వర్గ్యోస్ స్వర్గ్య సువహార్య అవతి శౌర్యా శౌర్యాజుహోతి జుహోతి చక్షు చక్షురేవ ఏవాస్మిన్ అస్మిన్ ప్రతి ప్రతిదాది దాది ద్విర్జుహోతి జుహోతి ద్వే చక్షుషీ చక్షుషీ సమాన్యా చక్షుషీ ఇది చక్షుషీ సమాన్యా జుహోతి జుహోతి సమానం సమానగం హి చక్షు చక్షు సమృద్ధి సమృద్ధి దేవాసురా సమృద్ధ్యా వృద్ధి దేవాసురా సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్త ఆసన్ సంయత్తం వ్యక్త ఆసంతే తే వామం పామం వసు వసుతం సన్ని న్యదధత అదధతేవా దేవా వామభృత వామభృత వృంజత వామభృతేది వామభృత అవృంజత తద్వామభృత వామభృతో వామభృత్వం వామభృత ఇది వామభృత వామభృత్వం యత్ వామభృత్వమితి వామభృతత్వం యద్వామభృతం వామభృతముపదధాది వామభృతమితి వామభృతం ఉపదధాది వామం ఉపదధాదీత్యుపదధాది వామమే ఏతయావసు వసు యజమాన యజమానో భ్రాతృవ్య భ్రాతృవ్యస్ గృందే గృందే హిరణ్యమూర్ధ్ని హిరణ్యమూర్ధ్ని భవతి హిరణ్యమూర్ధ్నిది హిరణ్యమూర్ధ్ని భవతి జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతి జ్యోతిర్వామం వామం జ్యోతిష జ్యోతిషైవ ఏవాస్ అస జ్యోతి జ్యోతిర్వామం వామం వృందే వృందే ద్వియజు ద్వియజుర్భవతి ద్వియజుర్ది ద్వియజు భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై ఆపో వరుణస్ వరుణస్ పత్నయ పత్నయ ఆసన్ ఆసంతా తా అగ్ని అగ్నిరధి అభ్యధ్యాయత్ అధ్యాయత్సం సమభవత్ అభవత్స తేత ఏతరా పరాపతత్ అపదత్త తదియమ్ ఇదమభవత్ అభవద్యత్ ద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతత్సత్ పరాపతది పరాపతత్ తదసౌ అసావభవత్ అభవదియమ్ ఇయమ్ వై వై విరాట్ విరాడసౌ విరాడి వీరాట్ అసౌ స్వరాడ్ స్వరాడ్యత్ స్వరాడి స్వరాడ్ యద్విరాజౌ విరాజా ఉపదధాది విరాజా విది వీరాజౌ ఉపదధాతి ఇమే ఉపదధాదీత్యుపదధాది ఇమే ఏవ ఇమే ఇదిమే ఏవోప ఉపధత్తే ధర్తేజత్ యద్వై వా అసౌ అసౌ రేత రేతసించతి సించతి తదస్యాం అస్యాం ప్రతి ప్రతిష్టతి తిష్టతి తత్ర ప్రజాయతే జాయతే తా తా ఓషధయ ఓషధయో వీరుధ వీరుధో భవంతి భవంతి తా అగ్ని అగ్నిరత్తి ప్రత్యయ ఏవం ఏవం వేద వేద ప్రైవ ఏ జాయతే జాయతే అన్నాద అన్నాదో భవతి అన్నాదైత్యన్నాద భవతి యో రేతస్వీ రేతస్వీ స్యాత్ స్యాత్ ప్రథమాయాం ప్రథమాయాం తస్య తస్య దిత్యాం చిత్యాముభే ఉభే ఉప ఉభే ఇత్యుభే ఉపదధ్యాద్ దధ్యాదిమే ఇమే ఏవ ఇమే ఇదిమే ఏవాస్మై అస్మై సమీచీ సమీచీ రేత సమీచీ ఇది సమీచీ రేతసింజద సింజతోయ యిత్తరేదా చిత్తరేదా సార్ చిత్తరేదా ఇది చిత్తరేదా సార్ప్రథమాయాం ప్రథమాయాం దస్య తస్యాం శిత్యామన్యాం అన్యాముప ఉపదధ్యాద్ దధ్యాదుత్తమాయాం ఉత్తమాయామన్యాం ఉత్తమాయామిత్యుతమాయాం అన్యాగం రేత రేత ఏవాస్ అసచిత్తం సిక్తమాభ్యాం ఆభ్యాముభయత ఉభయత పరి పరిగృహ్ణాది గృహ్ణాది సంవత్సరం సంవత్సరం న సంవత్సరమితి సంవత్సరం నకం కంచన క్షణ ప్రత్యవరోహేత్ ప్రత్యవరోహేన్న ప్రత్యవరోహేది ప్రతి అవరోహేత్ నహి ఈమె ఇమేకం ఇమే ఇదిమే కంచన క్షణ ప్రత్యవరోహద ప్రత్యవరోహదస్త ప్రత్యవరోహత ఇది ప్రతి అవరోహద తదేనయోర్వ్రతం వ్రతయ యో వై వా అపశీర్షాణం అపశీర్షాణమగ్ని అపశీర్షాణమిపశీర్షాణం అగ్నించిభుదే ఇభుదే అపశీర్ష అపశీర్షామస్మిన్ అపశీర్షేద్యుపశీర్ష అముష్మిన్ లోకే లోకే భవతి భవతియ యస్తశీర్షాణం సశీర్షాణం జిభుదే సశీర్షాణమితి సాశీర్షాణం శిలుదే సశీర్ష సశీర్షాముష్మిన్ సశీర్షే దిశాశీర్ష అముష్మిన్ లోకే లోకే భవతి భవతి చిత్తిం చిత్తిం జుహోమి జుహోమి మనసా మనసా హృదయన హృదయన యథా దేవా దేవా ఇహ ఇహాగమన్ ఆగమన్ వీతిహోవత్రా ఆగమన్నిత్యాగమన్ వీతిహోవత్రా తావృత వీతిహోవత్రా వీతిహోత్ర తృథ సముద్రస్ వృథావృథయుద్వృథావృథ సముద్రస్ వయునస్ వయునస్ పద్మన్ పద్మం జుహోమి జుహోమి విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వా విశ్వకర్మణ ఇది విశ్వాకర్మణే విశ్వాహామర్త్యం అమర్త్యం హవి హవిరితి ఇది స్వయమాదృన్నాపధాయ స్వయమాదృన్నామిది స్వయం ఆదృన్నా ఉపధాయ జుహోతి ఉపధాయేద్విపాధాయ జుహోత్యేతద్వై వా అగ్నే అగ్నే శిర శిరస్తశీర్షాన సశీర్షానమే సశీర్షానమితి సా శీర్షాన ఏవాగ్ని అగ్నిజునదే జునదే సశీర్ష సశీర్షాముష్మిన్ సశీర్షేది సా శీర్ష అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః ఏవేద వేద సువర్గాయ సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష లోకాయ లోకాయ చీయతే చీయతేయద్ని అగ్నిస్తాపూర్వం అయథాపూర్వం క్రియతే అయథాపూర్వమిపూర్వం క్రియతే సువర్గ్యం అసువర్గమస్ అసువర్గమిసువహాగ్యం అస్సువర్గ్య స్వర్గోగ్ని స్వర్గ ఇది సువహాగ్య అగ్నిశితి చితిముపధాయ ఉపధాయాభి ఉపధాయేద్యుపాధాయ అభిమృషేద్ మృషేచ్చిత్తిం చిత్తిమచిత్తిం అచిత్తిం చినవద్ చినవద్వి విద్వాన్ విద్వాన్ పృష్టా పృష్టేవ ఇవ వీతా వీతా వృజినా వృజినా చమర్తాన్ మర్తాన్ రాజే రాజే చస్వపత్యాయ స్వపత్యాయ దేవ స్వపత్యాయేది సోపత్యాయ దేవతిపిం చరాస్వ రాస్వాదితి అదితిమరుష్య పురుష్యేది ఇది యథాపూర్వం యథాపూర్వమే యథాపూర్వమితి యథాపూర్వం ఏనా ఏనాముప ఉపదద్దే దే ప్రాంచం ప్రాంచమేనం ఏనం చునదే చునదే సువర్గ్య స్వర్గోస్ స్వర్గ ఇది సువహాగ్య అస్సతి భవతీతి భవతి విశ్వకర్మాశా విశ్వకర్మేతి విశ్వాకర్మా విశాం పతి పతి సహ సన నశూన్ పశూన్ పాతు పాతు సహ సోస్మాన్ అస్మాన్ పాతు పాతు తస్మై తస్మై నమ నమ ప్రజాపతి ప్రజాపతి రుద్ర ప్రజాపతి ప్రజాపతి రుద్రో వరుణ వరుణోగ్ని అగ్నిర్దిశా దిశాం పతి పతి సహ సన నశూన్ పశూన్ పాతు పాతు సహ సోస్మాన్ అస్మాన్ పాతు పాతు తస్మై తస్మై నమ నమ ఏతావై వై దేవతేషాం పశూనాం పశూనామధిపతయ అధిపతయస్తాభ్య అధిపతయైత్యధిపతయ తాభ్యో వై వా ఏష ఆవృశ్యతే వృశ్యతే యః పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాతి పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాతి హిరణ్యేష్టకాః ఉపదధాతీత్యుపదధాతి హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకా ఇది హిరణ్య ఇష్టకాః ఉపదధాతి దధాత్యేతాభ్యః ఏతాభ్యేవ ఏవ దేవతాభ్యః దేవతాభ్యో నమః నమస్కరోతి కరోతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదినః వదంత్యగ్నౌ అగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ ప్రదధాతి దధాతిషితా శిషారణ్యాన్ ఆరణ్యానర్పయతి అర్పయతి కిం కిం తతవత్ ఉచ్ఛిగుంషతి శిగుంషతీతి ఇది యద్ధిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకా ఇది హిరణ్య ఇష్టకా ఉపదధాత్యమృతం ఉపదధాతీత్యుపదధాతి అమృతం వై వై హిరణ్యం హిరణ్యమృతేన అమృతేనైవ గ్రామ్యేభ్య గ్రామ్యేభ్య పశుభ్య పశుభ్యో భేషజం పశుభ్యైతి పశుభ్య భేషజం కరోతి కరోతి నైనాన్ ఏనాని హినస్తి హినస్తి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యాన స్వయమాతృణ్ణేతి స్వయం మాతృణ్ణా వ్యానో ద్వితీయా వ్యాన ఇది వి అన ద్వితీయా పాన అపానస్తృతీయా అపాన ఇత్యపాన తృతీయాలో అను ప్రాణ్యాత్ అన్యాత్ ప్రథమా ప్రథమాయ స్వయమాతృణ్ణాం స్వయమాతృణ్ణాముపధాయ స్వయమాతృణ్ణామితి స్వయం మాతృణ్ణాం ఉపధాయ ప్రాణేన ఉపధాయేత్యుపాధాయ ప్రాణేనైవ ప్రాణేనేతి ప్రాణేన ఏవ ప్రాణం ప్రాణగుంసం ప్రాణమితి ప్రాణం సమర్థయతి అర్థయతి వి జన్యాద్ అన్యాద్వితీయాం ద్వితీయాముపధాయ ఉపధాయ వ్యానేన ఉపధాయేత్యుపాధాయ వ్యానేనైవ వ్యానేనేతి వి అనేన ఏవ వ్యానం వ్యానగుంసం వ్యానమితి వి అనం సమర్థయతి అర్థయత్యప అపా అన్యాద్ అన్యాతృతీయా తృతీయాముపధాయ ఉపధాయాపానేన ఉపధాయేత్యుపాధాయ అపానేనైవ అపానేనేత్యప అనేన ఏవాపానం అపానగుంసం అపానమిత్యపానం సమర్థయతి అర్థయత్యథో అథో ప్రాణై అథో ఇత్యథో ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏవైనం ఏనగుంసం సమింధే ఇంధే భూ భూర్భువ భువస్సువ సువరితి ఇది స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఉప స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఉపదధాతి దాతీమే ఇమే వై వై లోకా లోకా స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఏతాభి స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఏతాభి ఖలు ఖలు వై వై వ్యాహృతేభి వ్యాహృతేభిః ప్రజాపతి వ్యాహృతేభిర్వ్యాహృతేభిః ప్రజాపతి ప్రజాపతిరిది ప్రజాభి ప్రాజాయత జాయత ఎవేతాభి ఏతాభిర్వ్యాహృతేభిః వ్యాహృతేభిః స్వయమాదృణ్ణా వ్యాహృతేభిరిది వ్యాహృతేభిః స్వయమాదృణ్ణా ఉపదధాతి స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఉపదధాతి ఇమాన్ ఉపదధాతీత్యుపదధాతి ఇమానేవ ఏవ లోకాన్ లోకానుపధాయ ఉపధాయీషు ఉపధాయేత్యుపాధాయ ఏషు లోకేషు లోకేష్వధి అధి ప్రజాయతే జాయతే ప్రాణాయ ప్రాణాయ వ్యానాయ ప్రాణాయేతి ప్రాణాయ యానాయాపానాయ యానాయేతి వి అనాయ అపానాయ వాచే అపానాయేత్యపానాయ వాచే త్వా తాచక్షుషే చక్షుషే త్వా తాతయా తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాతీర శ్రీరాగ్నినా అగ్నినా వై వై దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమజిగాగుంసన్ అజిగాగుంసన్ తేన తేన పతితుం పతితుం నాశక్నువన్ అశక్నువంతే తయేతా ఏతాశతస్ర శతస్ర స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా అవశ్యన్ స్వయమాదృణ్ణా ఇది స్వయం ఆదృణ్ణా అవశ్యంతా తాదిక్షు దిక్షూప ఉపాదధత అదధత తేన తేన సర్వతశ్చక్షుషా సర్వతశ్చక్షుషా సువర్గం సర్వతశ్చక్షుషేతి సర్వత చక్షుషా సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయత్ యచ్చతస్ర చతస్ర స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా దిక్షు స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా దిక్షు ఉపదధాది ఉపదధాది సర్వతశ్చక్షుషా ఉపదధాదీత్యుపదధాది సర్వతశ్చక్షుషైవ సర్వతశ్చక్షుషేతి సర్వత చక్షుషా ఏ తదగ్నినా అగ్నిజమాన యజమాన సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతీతి అగ్న ఆయాహి యాహి వీతయే వీతయైతి ఇత్యాహ ఆహాహ్వద అహ్వదైవ ఏవైనం ఏనమగ్ని అగ్నిం దూతం దూతం వృణీమహే వృణీమహ ఇది ఇత్యాహ ఆహ హోత్వా హోత్వైవ ఏవైనం ఏనం వృణీతే వృణీతేగ్నినా అగ్నినా అగ్ని అగ్నిస్తం సమిధ్యతే విధ్యత ఇది ఇత్యాహ ఆహసం సమింధే ఇంధయేవ ఏవైనం ఏనమగ్ని అగ్నిర్వృత్రాణి వృత్రాణి జంఘనత్ జంఘనదితి ఇత్యాహ ఆహ సమిధ్యే సమిద్ధ ఏవ సమిద్ధ ఇది సంనిధ్యే ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దాత్యగ్నే అగ్నే స్వమం స్వమం మనామహే మనామహ ఇది ఇత్యాహ ఆహ మనుతే మనుత ఏవ ఏవైనం ఏనమేతాని ఏతాని వై వా అన్హాం అన్హాగం రూపాణి రూపాణ్యన్వహం అన్వహమే అన్వహమిత్యనో అహం ఏవైనం ఏనం చినతే చినదేవ అవాహాం అన్హాగం రూపాణి రూపాణి రంధే రంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాద్యాతయాన్నీ జాతయాన్నీరణ్యా జాతయాన్నీరితి జాతయాన్నీ అన్యా ఇష్టకా ఇష్టకా అజాతయాన్నీ అజాతయాన్నీ లోకం వృణా అజాతయాన్నీత్యజాతయాన్నీ లోకం వృణేతి లోకం వృణేతి లోకం వృణా ఇంద్రాగ్ని ఐంద్రాగ్ని ఐంద్రాగ్నిీంద్ర అగ్ని వారిహస్పత్యేతి బ్రూయాత్ బ్రూయాదింద్రాగ్నీ ఇంద్రాగ్నీ చ ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ సహి హి దేవానా దేవానా బృహస్పతి బృహస్పతిశ్చాయాతయామాన అయాతయామానోను చరవతి అయాతయామాన ఇలాతయామాన అనుచరవతి భవతి అనుచరవతీతిరవతి భవత్యజామిత్వాయ అజామిత్వాయనుష్ుభా అజామిత్వాయేత్యజామిత్వాయ అనుష్ుభాను అనుష్ుభేత్యనుష్ుభా అనుచరతి చరత్యాత్మా ఆత్మా వై వైలోకం వృణ లోకం వృణ ప్రాణ లోకం వృణేతి లోకం వృణ ప్రాణోనుష్ ప్రాణయతి ప్రాణ అనుష్ప్ తస్మాత్ అనుష్ుమిత్యనోస్తు తస్మాత్ ప్రాణ ప్రాణసర్వాణి ప్రాణయతి ప్రాణ సర్వాణ్యంగాని అంగాన్యను అనుచరతి చరతి తా సూతదోహస సూతదోహస ఇది సూతదోహస ఇది సూతదోహస ఇత్యాహ ఆహ తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి రస పరుషి పరుషీతి పరుషీ పరుషి రస సోమం సోమద్శ్రీణంది శ్రీణంది పృష్ణయ పృష్ణయతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పృష్ణి పృష్ణ్యన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేర్క అర్కో వై వా అగ్ని అగ్నిరర్క అర్కోన్నం అన్నమన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే జన్మన్ జన్మం దేవానా దేవానా విష విషస్త్రిషు త్రిష్వా ఆరోచనే రోచనే దివ దివ ఇది ఇత్యాహ ఆహేమాన్ ఇమామేవ ఏవాస్మై అస్మై లోకాన్ లోకాన్ జ్యోతిష్మద జ్యోతిష్మద కరోతి కరోతి యః యో వై వా ఇష్కానాం ఇష్కానాం ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామిది ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవతిష్టతి తిష్టతి తయా దేవతయా దేవతయా అంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాసీద సీదేతి ఇత్యాహ ఆహైషా ఏషా వై వా ఇష్టకానాం ఇష్టకానాం ప్రతిష్టా ప్రతిష్టాయ ప్రతిష్టేది ప్రతిష్టా యేవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతీతి తిష్టతి సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష ఏష లోకాయ లోకాయ చీయతే చీయతేయద్ని అగ్నిర్వజ్ర వజ్ర ఏకాదశినీ ఏకాదశినీ యదగ్నౌ అగ్నావేకాదశినీ ఏకాదశినీ వినయాద్ వినయాద్వజ్రేణ వజ్రేణైనం ఏనకం సువర్గాద్ స్వర్గాల్లోకాద్ సువర్గాది సువహాగాద్ లోకాదంత అంతర్దద్భ్యాద్ద్యాద్న్న అమినుయాద్ వినయాత్సరుభిః స్వరుభిః పశూన్ స్వరుభిరి స్వరుభిః పశూన్వి వ్యర్థయేత్ అర్థయేదేకూపం ఏకూపం వినోతి ఏకూపమిత్యేకూపం వినోతి నైనం ఏనం వజ్రేణ వజ్రేణ సువర్గాద్ స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాదంతర్దధాతి అంతర్దధాతి న అంతర్దధాతీత్యంత దాతి నరుభి స్వరుభిః పశూన్ స్వరుభిరి స్వరుభిః పశూన్వి వ్యర్థయతి అర్థయతి వై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ్యతే అధ్యతే యోగ్ని అగ్ని చిన్మన్ చిన్మన్నధిక్రామతి అధిక్రామద్యైంద్రియా అధిక్రామతేత్యధిక్రామతి ఐంద్రియచ్చాక్రమణం ఆక్రమణం ప్రతి ఆక్రమణమిక్రమణం ప్రతిష్టకాం ఇష్టకాముప ఉపదధ్యాద్ దధ్యాన్న నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ వీర్భ్యతే లభ్యతే రుద్ర రుద్రో వై వా ఏషయత్ యదగ్ని అగ్నిస్తస్య తస్య తిస్రశరవ్యాహ శరవ్యాహ ప్రతీచీ ప్రతీచీ తిరశ్చీ తిరశ్చనౌచీ అనౌచీతాభ్య తాభ్యో వై వా ఏష ఆవృశ్యతే వృశ్యతేయ యోగ్ని అగ్ని చినుదే చినుదేగ్ని అగ్ని చిత్వా చిత్వా తిసృధన్వం తిసృధన్వమయాచితం తిసృధన్వమితి తిసృధన్వం అయాచితం బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ దద్యాత్ తద్యాత్తాభ్య తాభ్య ఏవ నమ నమస్కరోతి కరోత్యసో అథో తాభ్య అథో ఇత్యథో తాభ్య ఏవాత్మానం ఆత్మానన్ని నిష్క్రీణీతే క్రీణీతేయత్ యత్తే తే రుద్ర రుద్రపుర పురోధను ధనస్తద్వాద వాతో అను అనువాతు వాతు ఏతస్మై తస్మై తే రుద్ర రుద్ర సంవత్సరేణ సంవత్సరేణ నమ సంవత్సరేణేతి సంవత్సరేణ నమస్కరోమి కరోమి యత్తే రుద్ర రుద్రదక్షిణా దక్షిణాధను ధనస్తద్వాతో అను అనువాతు వాతు తస్మై తస్మై తే రుద్ర రుద్రపరివత్సరేణ పరివత్సరేణ నమ పరివత్సరేణేతి పరివత్సరేణ నమస్కరోమి కరోమి యత్తే రుద్ర రుద్రపశ్చాద్ పశ్చాద్ధను ధనస్తద్వాత వాతో అను అనువాతు వాతు తస్మై తస్మై తే రుద్ర రుద్రేదావత్సరేణ ఇదావత్సరేణ నమ నమస్కరోమి కరోమి యత్తే రుద్ర రుద్రోత్తరాద్ ఉత్తరాధను ఉత్తరాదిత్యుత్తరాద్ ధనస్తద్ తద్వాత వాచో అను అనువాతు వాదు తస్మై తస్మై తే రుద్ర రుద్రేదువత్సరేణ ఇదువత్సరేణ నమ ఇదువత్సరేణేది ఇదువత్సరేణ నమస్కరోమి కరోమి యత్తే తే రుద్ర రుద్రోపరి ఉపరి ధను ధనస్తద్ తద్వాత వాచో అను అనువాతు వాదు తస్మై తస్మై తే రుద్ర రుద్రవత్సరేణ వత్సరేణ నమ నమస్కరోమి కరోమి రుద్ర రుద్రో వై వా ఏష యదగ్ని అగ్నిస్స స యథా వ్యాఘ్ర వ్యాఘ్ర క్రుద్ధ క్రుద్ధస్తిష్టతి తిష్టత్యేవం ఏవం వై వా ఏషేతర్హి ఏతర్హి సంచితం సంచితమేతైః సంచితమితి సంచితం ఏతైరుప ఉపతిష్టతే తిష్టతే నమస్కారైః నమస్కారైరేవ నమస్కారైరితి నమఃకారైః ఏవైనం ఏనకం శమయతి శమయతి ఏనయ అగ్నయ పురీష్యా పురీష్యా ప్రవిష్టా ప్రవిష్టా పృథివీం ప్రవిష్టా ఇది ప్రావిష్టా పృథివీమను అన్విత్యను తేషాం త్వం తపసి తస్యుత్తమ ఉత్తమ ప్ర ఉత్తమ ఇత్యుత్తమ ప్రణ మో జీవాతవే జీవాతవే సువ సువేది సువ ఆపన్త్వా త్వాగ్నే అగ్నే మనసా మనసాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్నే తపసా తపసాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్నే దీక్షయా దీక్షయాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్న ఉపసద్భి ఉపసద్భిలాపం ఉపసద్భిరిత్యుపసద్భి ఆపన్త్వా త్వాగ్నే అగ్నే సుఖ్యయా సుఖ్యయాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్నే దక్షిణాభి దక్షిణాభిరాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్నేవృథేన అవభృథేనాపం అవభృథేనేద్యవభృథేన ఆపన్త్వా త్వాగ్నే అగ్నే వశయా అశయాపం ఆపన్త్వా త్వాగ్నే అగ్నే సుగాకారేణ సుగాకారేణేతి సుగాకారేణేతి సుగాకారేణ ఇత్యాహ ఆహీషా ఏషా వై వా అగ్నే అగ్నేరాప్తి ఆప్తిస్తయా అదీవ ఏవైనం ఏనమాప్నోతి ఆప్నోతీత్యాప్నోతి ఆయత్రేణ పురస్తాత్ పురస్తాదు ఉపతిష్టతే తిష్టతే ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ దాతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం వక్షౌ బృహద్రసంతరాభ్యామితి బృహద్ రసంతరాభ్యాం వక్షాభోజ ఓజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి ఋతస్థాయజ్ఞాయజ్ఞేన ఋతస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చం పుచ్చమృతు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి పృష్టై పృష్టైరుప ఉపతిష్టతే తిష్టతే తేజ తేజో వై వై పృష్టాని పృష్టాని తేజ తేజ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిరజిత్ ప్రజాపతి అగ్నిమసృజత అసృజతస సోస్మాద్ అస్మాత్ సృష్ట సృష్ట పరాన్ పరాంగైర్ హరీత్తం తం వారవంతీజేన వారవంతీజేనావారయత వారవంతీజేనేతి వారవంతీజేన అవారయత తద్వారవంతీజస్ వారవంతీజస్ వారవంతీయత్వం వారవంతీజస్యేతి వారవంతీజస్ వారవంతీయత్వశైతేన వారవంతీజత్వమితి వారవంతీయత్వం శైతేన శేతీ శేతీ అకురుత అకురుతవద్ తచ్చైతస్య శైతస్య శైతత్వం శైతత్వం యత్ శైతత్వమిది శైతత్వం యద్వారవంతీజేన వారవంతీజేనోపతిష్టతే వారవంతీజేనేతి వారవంతీజేన ఉపతిష్టతే వారయతే ఉపతిష్టత ఇత్యుపతిష్టతే వారయత ఏవ ఏవైనం ఏనగ్ శైతేన శీతేన శీతి శీతి హృదే హృదయ ప్రజాపతేర్హృదయేణ ప్రజాపతేర్హృదయేణాపిపక్షం అపిపక్షం ప్రతి అపిపక్షమిపక్షం ప్రత్యుప ఉపతిష్టతే తిష్టతే ప్రేమాణం ప్రేమాణమేవ ఏవాస్య తస్య గచ్చతి గచ్చతి ప్రాచ్యా ప్రాచ్యాత్వా ప్రాదిశా దిశా సాధయామి సాధయామి గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాగ్నినా అగ్నినా దేవతయా దేవతయాగ్నే అగ్నే శీర్ష్ణా శీర్ష్ణాగ్నే అగ్నే శిర శిర ఉప ఉపదధామి దధామి దక్షిణయా దక్షిణయా దిశా దిశా సాధయామి సాధయామి త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసేంద్రేణ ఇంద్రేణ దేవతయా దేవతయాగ్నే అగ్నే పక్షేణ పక్షేణాగ్నే అగ్నే పక్షం పక్షముప ఉపదధామి దామి ప్రతీచ్యా ప్రతీచ్యా దిశా దిశా సాధయామి సాధయామి జాగతేన జాగతేన ఛందసా ఛందసా సవిత్రా సవిత్రా దేవతయా దేవతయాగ్నే అగ్నే పుచ్చేన పుచ్చేనాగ్నే అగ్నే పుచ్చం పుచ్చముప ఉపదధామి ధామ్యుదీచ్యా ఉదీచ్యా దిశా దిశా సాధయామి సాధయామ్యానుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఛందసా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయా మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం దేవతయా అగ్నే అగ్నే పక్షేణ పక్షేణాగ్నే అగ్నే పక్షం పక్షముప ఉపదధామి ధామ్యూర్ధ్వజా ఊర్ధ్వజా దిశా దిశా సాధయామి సాధయామి పాంక్రేణ పాంక్రేణ ఛందసా ఛందసా బృహస్పతినా బృహస్పతినా దేవతయా దేవతయాగ్నే అగ్నే పృష్ఠేన పృష్ఠేనాగ్నే అగ్నే పృష్టం పృష్టముప ఉపదధామి దామి యః యో వై వా అపాత్మానం అపాత్మానమగ్నిం అపాత్మానమిత్యపాత్మానం అగ్నిం చిన్వతే చిన్వతే పాత్మా అపాత్మానుష్మిన్ అపాత్మేత్యపాత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః యః సాత్మానం సాత్మానం చిన్వతే సాత్మానమితి సా ఆత్మానం చిన్వతే సాత్మా సాత్మానుష్మిన్ సాత్మేతి సా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవత్యాత్మేష్టకా ఆత్మేష్టకా ఉప ఆత్మేష్టకా ఇత్యాత్మనిష్టకా ఉపదధాతి దాత్యేష ఏష వై వా అగ్నే అగ్నేరాత్మా ఆత్మా సాత్మానం సాత్మానమేవ ఆత్మానమితి సా ఆత్మానం ఏవాగ్ని అగ్నిం చిలతే చిలతే సాత్మా సాత్మా అముష్మిన్ సాత్మే దిశా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యేవం ఏం వేద వేదేతి వేద అగ్న ఉదధే ఉదధేయా ఉదధైత్యుదాధే జాతే తైషు ఇషుర్యువా యువా నామ నామతయా తయాన మృడ మృడత్యాహ తస్తే తే నమ నమస్తస్యాహ తస్యాస్తే తౌప ఉపజీవంత జీవంతో భూయాస్మ భూయాస్మాగ్నే అగ్నే దుధ్ర దుధ్రగహ్య రహ్య గిగం శివ గిగం శిలవన్య అన్యజా జాతే తయషు ఇషుర్యువా యువా నామ నామతయా తయాన మృడ మృడత్యాహ తస్తే హే నమ నమస్తస్యాహ తస్తే తౌప ఉపజీవంత జీవంతో భూయాస్మ భూయాస్మ పంచ పంచ వై వా ఏతే ఏతేగ్నయ అగ్నయోయత్చితయ చితయ ఉదధి ఉదధిరేవ ఉదధిరిచ్యుదధి నామ నామ ప్రథమ ప్రథమో దుధ్ర రుద్ధో ద్వితీయ ద్వితీయో గహ్యస్తృతీయ తృతీయస్కింశిల కింశిలశ్చతుర్థ చతుర్థో వన్య అన్య పంచమ పంచమస్తేభ్యేభ్యో యదాహుతి ఆహుతిర్న ఆహుతిరిత్యాహుతి నృహయాద్ధ్వర్యం అధ్వర్యం చయమానం యజమానం చప్ర ప్రదహేయు దహేయుర్యత్తా ఆహుతి ఆహుతిర్జుభోతి ఆహుతిరిత్యాహుతి జుభోతి భాగేయేన భాగేయేనైవ భాగేయేనేతి భాగేయేన దేవైనా ఏనా శమయతి శమయతి నార్తి ఆర్తిమా ఆర్చతి గచ్చత్యధ్వర్యు అధ్వర్యర్న యజమాన యజమానోవాగ్ వాంగ్ మ ఆసన్ ఆసం నసో నసో ప్రాణ ప్రాణోక్షో ప్రాణయతి ప్రాణ అక్ష్యోష్టక్షు చక్షుకర్ణయో కర్ణయో శ్రోత్రం శ్రోత్రం బాహువో బాహువోర్బలం బలమూర్వో ఊర్వో రోజ ఓజోరిష్టా అరిష్టా విశ్వాని విశ్వాన్యంగాని అంగాని తనో తనోస్తనువా తనువా మే మే సహ సహ నమ నమస్తే హే అస్సు అస్సు మామా మాహివంసీ హివంసీరప అపవై వా ఏతస్మాత్ ఏతస్మాత్ ప్రాణా ప్రాణా క్రామంతి ప్రాణ ఇది ప్రాణా క్రామంతియోగ్యం అగ్నిం చిన్వన్న చిన్వన్నధిక్రామతి అధిక్రామతి వాగ్ అధిక్రామతేధిక్రామతి వాంగ్మే మహాసన్ ఆసన్నసో నసో ప్రాణ ప్రాణయితి ప్రాణ ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానే ప్రాణానిది ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేజ యో రుద్ర రుద్రో అగ్నౌ అగ్నౌ యో అప్సు అప్సుయ అప్సుపూసు యవోషధీషు ఓషధీషు యో రుద్ర రుద్రో విశ్వా విశ్వాభువన భువనా వివేశ ఆవివేశతస్మై ఆవివేశేత్యావివేశ తస్మై రుద్రాయ రుద్రాయ నమ నమోస్సు అస్వాహుతిభాగా ఆహుతిభాగా వై ఆహుతిభాగా ఇత్యాహుతిభాగా వా అన్యే అన్యే రుద్రా రుద్రాహవిర్భాగా అవిర్భాగా అన్యే అవిర్భాగా ఇది హవిహే భాగా అన్యే శతరుద్రీయ శతరుద్రీయకం హుత్వా శతరుద్రీయమితి శతరుద్రీయం హుత్వా గావీధుకం గావీధుకం చరం చరుమేతేన ఏతేన ఇదుషా ఇదుషా చరమాయాం చరమాయామిష్టకాయాం ఇష్టకాయాన్ని నిరధ్యాద్ రుద్ధ్యాద్భాగేయన భాగేయనైవ భాగేయనేతి భాగేయన ఏనం ఏనకం శ్రమయతి శ్రమయతి తస్యై వై శతరుద్రీయం శతరుద్రీయకం హుతం శతరుద్రీయమితి శతరుద్రీయం హుతమితి ఇత్యాహు ఆహుర్యస్య ఏతదగ్నౌ అగ్నౌ క్రియతే క్రియత ఇది వసవ వసవస్వాద్రై రుద్రై పురస్తాత్ పురస్తాపాంతు పాంతు పితర పితరస్వా ఆ యమరాజాన యమరాజాన పితృభి యమరాజాన ఇది యమరాజాన పితృభిర్దక్షిణత పితృభిరితి పితృభి దక్షిణత పాంతు పాంతురాదిత్యా ఆదిత్యాస్వా స్వాశ్వై విశ్వైర్దేవై దేవై పశ్చాద్ పశ్చాత్పాంతు పాంతుద్యుతాన ద్యుతానస్వా మారుత మారుతో మరుద్భి మరుద్భిరుత్తరద మరుద్భిరితి మరుద్భి ఉత్తరద పాదు ఉత్తరదరద పాదు దేవాస్వాంద్రజ్యేష్టా ఇంద్రజ్యేష్టా వరుణరాజాన ఇంద్రజ్యేష్టా ఇంద్రజ్యేష్టా వరుణరాజా మధస్తాత్ వరుణరాజాన ఇది వరుణరాజాన మధస్తాచ్చ సోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ సపాంతు పాంతున న వై వా ఏతేన ఏతేన పూత పూతో నేధ్య మేధ్యో న ప్రోక్షిర ప్రోక్షితో యత్ ప్రోక్షితరి ప్రారుక్షిత ఎదేనం ఏనమత అత ప్రాచీనం ప్రాచీనం ప్రోక్షతి ప్రోక్షతిరి ప్రోక్షతీరి ప్రారుక్షతి యత్సంచితం సంచితమాజ్యేన సంచితమితి సంచితం ఆజ్యేన ప్రోక్షతి ప్రోక్షతితేన ప్రోక్షతీరి ప్రారుక్షతి తేన పూత పూతస్తేన తేన మేధ్య మేధ్యస్తేన తేన ప్రోక్షిత ప్రోక్షితరి ప్రారుక్షిత సమీచీ నామ నామాసి అసి ప్రాచీ ప్రాచీరిక్ తస్తే ఏ అగ్నిరధిపతి అధిపతిరసి అధిపతిరిపతి అధిరక్షిత రక్షితాయ ఇష్టాధిపతి అధిపతిష్య అధిపతిరిధిపతి యోక్తా గోక్తాభ్యాం తాభ్యాం నమ నమస్తౌ పౌన వామృయతాహం మృయతాం తే ఏయమ్ యమ్ విష్మ ద్విష్మోయ యశ్చేష్టి వేష్టికం సంవాం వాంజుంభే జుంభే దామి దామ్యోజస్విని ఓజస్విని నామ నామాసి అసి దక్షిణా దక్షిణాది దిక్తస్తే తయింద్ర ఇంద్రోధిపతి అధిపతి ప్రదాగు అధిపతిరిధిపతి ప్రదాగు ప్రాచీ ప్రాచీ నామ నామాసి అసి ప్రదేశీ ప్రదేశీరిక్ దిక్తస్తే తే సోమ సోమోధిపతి అధిపతి స్వజ అధిపతిరిధిపతి స్వజోవస్థావా స్వజైతి స్వాజ అవస్థావా నామ అవస్థావేత్యవస్థావా నామాసి అస్యుదీచీ ఉదీచీతి దిక్తస్యాహ తస్యాస్తే తే వరుణ వరుణోధిపతి అధిపతిరశ్చరాజి అధిపతిరిధిపతి తిరశ్చరాజిరధిపత్ని తిరశ్చరాజిరితి గిరశ్చరాజి అధిపత్ని నామ అధిపత్నేధిపత్ని నామాసి అసి బృహతి బృహతీరిక్తస్యాహ తస్యాస్తే తే బృహస్పతి బృహస్పతిరధిపతి అధిపతిశ్రుత్ర అధిపతిరిధిపతి శ్రుత్రో పశిని పశిని నామ నామాసి అసీయం ఇయం దిగ్తస్యాహ తస్యాస్తే తే నమ యమోధిపతి అధిపతి కల్మాషగ్రీవ అధిపతిరిధిపతి కల్మాషగ్రీవో రక్షిత కల్మాషగ్రీవ ఇది కల్మాషాగ్రీవ రక్షితాయ యాధిపతి అధిపతిర్య అధిపతిరిధిపతి యోప్త గోప్తాభ్యాహం ఆభ్యాం నమ నమస్తౌ సౌన నో మృయతా మృయతాం తే తేయం యన్ విష్మ విష్మోయ యన మమద్వేష్టి ప్రేషితం తమ్ వాం రాంజుంభే జుంభేర్ధామి ధామ్యేతా ఏతావి వై దేవతా దేవతా అగ్ని అగ్నిం చితం చితకం రక్షంది రక్షంతిరాభ్య ఆభ్యోయత్హుతి ఆహుతిర్న ఆహుతిరిత్రహుతి అజుభుజాద్ జుభుజాద్ధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చేయేయు ధ్యాయేయుర్ేతా ఏతా ఆహుతి ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్రహుతి జుహోతి భాగేయన భాగేయనైవ భాగేయనేతి భాగేయన ఏనాన్ ఏనాం శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చత్యధ్వర్యు అధ్వర్యుర్న నయజమాన యజమానో హేతజ హేతజో నామ నామస్థ సదేషాం తేషాంబ వఃపుర పురో గృహా గృహా అగ్ని అగ్నిర్వ ఇషవ ఇషవ సలిల సలిలో నిలింపా నిలింపా నామ నిలింపా ఇది నిలింపా నామస్థ స్థేషాం తేషాంబ ఓ దక్షిణా దక్షిణాగృహా గృహా పితర పితరో వైషవ ఇషవ సగర సగరో వజ్రిణ వజ్రిణో నామ నామస్థ స్థేషాం తేషాంబ వశ్చాద్ పశ్చాద్గృహా గృహా స్వప్న స్వప్నోవ వైషవ ఇషవో గహ్వర గహ్వరో వస్థావాన అవస్థావానో నామ అవస్థావానైత్యవస్థావాన నామస్థ స్థలేషాం తేషాంబ ఉత్తరాద్ ఉత్తరాద్గృహా ఉత్తరాదిత్యుదోతరాద్ గృహా ఆప ఆపోవ వైషవ ఇషవ సముద్ర సముద్రోధిపతయ అధిపతయో నామ అధిపతయైత్యధిపతయ నామస్థ స్థలేషాం తేషాంబ ఉపరి ఉపరి గృహా గృహా వరుషం వరుషంబ వైషవ ఇషవోవస్వాన్ అవస్వాన్ క్రవ్యా క్రవ్యా నామ నామస్థ సపార్థివా పార్థివాస్తేషాం తేషాంబ వైష ఇహ గృహా గృహాన్నం అన్నంబ వైషవ ఇషవో నిమిష నిమిషో వాతనామం నిమిష ఇది నిమిష వాతనామం తేభ్య వాతనామమితి వాతనామం తేభ్యో వహ వో నమ నమస్తే తేన నో మృయత మృయత తే తేయమ్ యమ్ విష్మ విష్మోయ శమ మమద్వేష్టి వేష్టితం తంబ భోజంభే జంభే దామి దామి హుతాద హుతాదో వై హుతాదైతి హుత అదహ వా అన్యే అన్యే దేవా దేవా అహుతాద అహుతాదోన్యే అహుతాదైత్యహుత అదహ అన్యేతాన్ తానగ్నిషిత్ అగ్నిషిదేవ అగ్నిషిరితి అగ్నిషిత్ ఏవోభయాన్ ఉభయాన్ ప్రీణాది ప్రీణాది దధ్నావధుమిశ్రేణ మధుమిశ్రేణైతా మధుమిశ్రేణేరి మధుమిశ్రేణ ఏతా ఆహుతి ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోతి భాగేయన భాగేయనైవ భాగేయనేది భాగేయన ఏనాన్ ఏనాం ప్రీణాది ప్రీణాత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహో ఆహురిష్టకా ఇష్టకా వై వై దేవా దేవా అహుతాద అహుతాదైతి అసదాదైత్యహుత అదః ఇత్యనుపరిక్రామం అనుపరిక్రామం జుహోతి అనుపరిక్రామమిత్యనుపరిక్రామం జుహోత్యపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏదైనాన్ ఏనాం క్రీడాది క్రీడాదీమం ఇమగ్గస్తనం స్థలమూర్జస్వంతం ఊర్జస్వంతం ధయాపాం అపాం ప్రప్యాతం ప్రప్యాతమగ్నే ప్రప్యాతమితి ప్రాజ్ఞాతం అగ్నే శరీరస్య శరీరస్య మధ్యే మధ్యది మధ్యే ఉత్సంజుషస్వ జుషస్వ మధుమంతం మధుమంతమూర్వ మధుమంతమితి మధుమంతం ఊర్వసముద్రియం సముద్రియకం సదనం సదనమా ఆవిశస్వ విశస్వేతి విశస్వ యో వై వా అగ్ని అగ్నిం ప్రయుజ్య ప్రయుజ్యన ప్రయుజ్యేతి ప్రాయుజ్య న విముంచతి విముంచతి యథా విముంచతీతి విముంచతి యథాశ్వ అశ్వయుక్త యుక్తో విముచ్యమాన అవిముచ్యమానా క్షుద్ధ్యన్ అవిముచ్యమాన ఇవిముచ్యమాన క్షుద్ధ్యం పరాభవతి పరాభవత్యేవం పరాభవతీతి పరాభవతి ఏమస్య అస్యాగ్ని అగ్నిపరా పరాభవతి భవతిదం తమ్ పరాభవంతం పరాభవంతం యజమాన పరాభవంతమితి పరాభవంతం యజమానోను అనుపరా పరాభవతి భవతి సహ సోగ్ని అగ్ని చిత్వా చిత్వాక్ష లోక్షోభవతి భవతీమం ఇమగ్స్తనం స్థలమూర్జస్వంతం ఊర్జస్వంతం ధయ ధయాపాం అపామితి ఇత్యాజ్యస్య ఆజస్య పూర్ణా పూర్ణాగసృశం సృశం జుభవతి భవత్యేష వై వా అగ్నే అగ్నేర్విమోక విమోక విముచ్య విమోక ఇది విమోక విముచ్యైవ విముచ్యేతి విముచ్య ఏవాస్మై అస్మా అన్నం అన్నమపి అపి దాది దాది తస్మాత్ తస్మాదాహో ఆహుర్య శైవం ఏం వేద వేదయ యన అసుధాయం సుధాయకం హ సుధాయమితి సుధాయం హ వై వై వాజీ వాజీ సుహిత సుహితో దాది సుహితైతి సోహిత దాతీతి ఇత్యగ్ని అగ్నిర్వావ వావ వాజీ వాజీతం తమేవ ఏవ తత్ప్రీణాది ప్రీణాది సహ స ఏనం ఏనం ప్రీత ప్రీత ప్రీణాది ప్రీణాది వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే సూకర సూకరో వరుణాయ వరుణాయ రాజ్ఞే రాజ్ఞే కృష్ణ కృష్ణాయమాయ యమాయ రాజ్ఞే రాజ్ఞ ఋష్య ఋష్య ఋషభాయ ఋషభాయ రాజ్ఞే రాజ్ఞే గమయ గమయ శార్దూలాయ శార్దూలాయ రాజ్ఞే రాజ్ఞే గౌర గౌరపురుషరాజాయ పురుషరాజాయ మర్కట పురుషరాజాయేతి పురుషరాజాయ మర్కట క్షిప్రశ్యేనస్ క్షిప్రశ్యేనస్ వర్తికా క్షిప్రశ్యేనస్యేతి క్షిప్రశ్యేనస్ వర్తికా నీలంగో నీలంగో క్రిమి క్రిమి సోమస్ సోమస్ రాజ్ఞ రాజ్ఞ కులుంగ కులుంగ సింధో సింధో శిగుంశుమార శిగుంశుమారో హిమవత హిమవతో హస్తీ హిమవతైతి హిమావత హస్తీతి హస్తీ మయుస్ప్రాజాపత్య ప్రాజాపత్య ఊల ప్రాజాపత్యైతి ప్రాజాపత్య ఊలో హలీక్ష్ణ హలీక్ష్ణ వృషదగుంశ వృషదగుంశస్తే ఏ ధాతు ధాతు సరస్వత్యై సరస్వత్యై శారి శారిశ్వేత శ్వేతపురుషవాగ్ పురుషవాక్ సరస్వతే పురుషవాగిది పురుషవాగ్ సరస్వతే శుక శుకశ్వేత శ్వేత పురుషవాగ్ పురుషవాగారణ్య పురుషవాగిది పురుషవాగ్ అరణ్యోజ అజో నకుల నకుల శకా శకాతే తే పౌష్ణా పౌష్ణా వాచే వాచే క్రౌంచ క్రౌంచైతి క్రౌంచ అపాన్నత్రే నత్రే జుష జుషో నాక్ర నాక్రో మకర మకర కులీకజ కులీకయస్తే ఏ కూపారస్ అకూపారస్ వాచే వాచే వైంగరాజ వైంగరాజో భగాయ వైంగరాజైతి వైంగరాజ భగాయ కుశీతక కుశీతక ఆదీ ఆదీవాహస వాహసో దర్విద దర్విదాతే ఏ వాయువ్యాహ వాయువ్యా దిగ్భ్య దిగ్భ్యశక్రవాక దిగ్ధైతి దిగ్భ్య చక్రవాక ఇది చక్రవాక బలాయాజగర అజగర ఆకు ఆకుసృజయా సృజయా శయండక శయండకస్తే ఏ మైత్రా మైత్రా మృత్యవే మృత్యవే సిత అసితో మన్యవే మన్యవే స్వజ సజ కుంభీనస సజైతి స్వాజ కుంభీనస పుష్కరసాద కుంభీనస ఇది కుంభీనస పుష్కరసాదో లోహితాహి పుష్కరసాద ఇది పుష్కరసాద లోహితాహిస్తే లోహితాహిర్జి లోహితాహి ఏ ప్రాష్ట్రా ప్రతిశ్రుత్కాయి ప్రతిశ్రుత్కాయై వాహస ప్రతిశ్రుత్కాయా ప్రతిశ్రుత్కాయై వాహస ఇది వాహస పురుషమృగశ్చంద్రమసే పురుషమృగ ఇది పురుషామృగ చంద్రమసే గోధా గోధాకాలకా కాలకాదారువాఘాట దారువాఘాటస్తే దారువాఘాట ఇది దారు ఆఘాత ఏ వనస్పతీనా వనస్పతీనామేణీ ఏణ్యన్హే అన్హే కృష్ణ కృష్ణో రాత్రియై రాత్రియై పిక పిక క్షింకా క్షింకా నీలశీర్ష్ణీ నీలశీర్ష్ణీరే నీలశీర్ష్ణీతి నీలశీర్ష్ణీ తే ఏర్యమ్నే అర్యమ్నే ధాతు ధాతు కత్కట కత్కట ఇది కత్కట సౌరీ బలాకార బలాకర్ష్య విశ్వమయూర మయూరశేన శేనస్తే ఏకం సర్వాణాం గంధర్వాణాం ఋతూనాం ఋతూనాం కపింజల కపింజలో రుద్రాణాం రుద్రాణాం తిత్రి తిత్రి రోహిత్ రోహిత్ కుణృణాచీ కుణృణాచీ గోలత్తికా గోలత్తికా తాప్సరసాం అప్సరసామరణ్యాయ అరణ్యాయ శ్రమర శ్రమరీ శ్రమర ఋషతో వైశ్వదేవ వైశ్వదేవ స్థిత్వ వైశ్వదేవ ఇది వైశ్వదేవ స్థిత్వాణ్యంగు న్యంగు కష కషస్తే ఏదమత్యై అనుమత్యా అన్యవాప అనుమత్యా ఇద్యమత్యై అన్యవాపోర్ధమాసానా అన్యవాప ఇన్యవాప అర్ధమాసానా మాసా అర్ధమాసానామిర్ధమాసానా మాసాం కశ్యప కశ్యప పై పై కుటరు కుటరుర్దాత్యౌహ దాత్యౌహస్తే పేత్రీ బాల్యై శ్రీబాల్యై బృహస్పతయే బృహస్పతయే షిట్పుట షిట్పుటైతి షిట్పుట శకా భూమీ భూమీ పాంత్ర పాంత్ర కశ కశో మాంధీలవ మాంధీలవస్తే తే పితృణం పితృణమృతూనా ఋతూనాం గ్రహకా గ్రహకా సంవత్సరాయ సంవత్సరాయ లోపా సంవత్సరాయేతి సంవత్సరాయ లోపా కపోత కపోత ఉలూక ఉలూక శశ శశస్తే తే నైరృతా నైరృతా కృకవాకు నైరృతాగ్నై ఋతా కృకవాకు సావిత్ర సావిత్ర ఇది సావిత్ర రౌద్ర రౌద్ర కృకవాస కృకవాస శకుని శకుని పిప్పకా పిప్పకా తే శరద్వ్యాలి శరద్వ్యాలి హరిణ హరిణో మారుత మారుతో బ్రహ్మణే బ్రహ్మణే శార్ఘ శార్ఘస్తరక్ష పరక్ష కృష్ణ కృష్ణ శ్వా శ్వా చతురక్ష చతురక్ష గర్దభ చతురక్ష ఇది చతురక్ష గర్దభస్తే త ఇతరజనానాం ఇతరజనానామద్వయే ఇతరజనామితీతరజనానాం అద్వయే ధూంక్ష్ణా ధూంక్ష్ణేతి ధూంక్ష్ణా అలజాంతరిక్ష ఆంతరిక్ష ఉద్ర ఉద్రో మద్గు మద్గు ప్లవ ప్లవస్తే తే పాం అపామదిత్యై అదిత్యై రహంససాచి అగుంససాచరింద్రాణ్యీ అగుంససాచరితి హగుంసాచి ఇంద్రాణ్యీ కీరుషా కీరుషా గృధ్ర రుద్రశితిగక్షీ శితిగక్షీ వార్ధ్రానస శితిగక్షీతి శితిగక్షీ వార్ధ్రానసస్తే హే దివ్యా దివ్యాద్యా వా పృథివ్యా ద్యావా పృథివ్యా శ్వావిత్ ద్యావా పృథివ్యేతి ద్యావా పృథివ్యా శ్వావిదితి శ్వావిత్ సువర్ణ పార్జన్య సువర్ణ ఇది సువర్ణ పార్జన్యో హగుంస హగుంసో వృక ఋకో వృషదగుంస వృషదగుంసస్తే ఐంద్రా ఐంద్రా అపా అపాముద్ర రుద్రో అర్యమ్నే అర్యమ్నే లోపాశ లోపాశ శ్రిగుంభ శ్రిగుంభో నకుల నకులో వ్యాఘ్ర వ్యాఘ్రస్తే తే మహేంద్రాయ మహేంద్రాయ కామాయ మహేంద్రాయేతి మహాంద్రాయ కామాయ పరస్వాన్ పరస్వానితి పరస్వాన్ ఆగ్నేయ కృష్ణగ్రీవ కృష్ణగ్రీవ సారస్వతీ కృష్ణగ్రీవ ఇది కృష్ణగ్రీవ సారస్వతీ మేషీ మేషీ బభ్రు బభ్రు సౌమ్య సౌమ్య పౌష్ణ పౌష్ణ శ్యామ శ్యామశ్చితిపృష్ట శితిపృష్టో బాలహస్పత్య శితిపృష్ట ఇది శితిపృష్ట బాలహస్పత్య శిల్ప శిల్పో వైశ్వదేవ వైశ్వదేవ ఐంద్ర వైశ్వదేవ ఇది వైశ్వదేవ ఐంద్రో వరుణ వరుణో మారుత మారుత కల్మాష కల్మాష ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ సగంహిత ఐంద్రాజ్ఞైంద్రాజ్ఞ సగంహితో రామ సగంహిత ఇది సంహిత అధోరామ సావిత్ర అధోరామైత్యధారామ సావిత్రో వారుణ వారుణ పేత్వ పేత్వ ఇది పేత్వ అశ్వస్తూపర సూపరో గోమృగ గోమృగస్తే గోమృగ ఇది గోమృగ తే ప్రజాపత్యా ప్రజాపత్యా ఆగ్నేయౌ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా ఆగ్నేయౌ కృష్ణగ్రీవౌ కృష్ణగ్రీవౌ స్వాశ్రౌ కృష్ణగ్రీవాది కృష్ణగ్రీవౌ స్వాశ్రౌ లోమశసక్థౌ లోమశసక్థౌ శిలిపృష్టౌ లోమశసక్థావిది లోమశాసక్థౌ శిలిపృష్టౌ బాలహస్పత్యౌ శ్రీపృష్టాశ్రీ పృష్ట పారస్పత్యుధాత్రే వృషోదర వృషోదర శౌర్య వృషోదర ఇది వృష ఉదర శౌర్యోపలక్ష వలక్ష పేత్వ పేత్వ ఇది పేత్వ అర్జయేనీకపతే అనీకపతే రోహితాంజి అనీకపత ఇనీకాపతే రోహితాంజిరనద్వాన్ రోహితాంజిరి రోహితాంజి అనద్వానధోరామౌ అధోరామౌ సావిత్రౌ అధోరామావిత్యధారామౌ సావిత్రౌ పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభీ రజతనాభీ వైశ్వదేవౌ రజతనాభీ ఇది రజతనాభీ వైశ్వదేవౌ పిశంగౌ వైశ్వదేవావితి వైశ్వదేవౌ పిశంగౌ సూపరౌ సూపరౌ మారుత మారుత కల్మాష కల్మాష ఆగ్నేయ ఆగ్నేయ కృష్ణ కృష్ణాజ అజస్సారస్వతీ సారస్వతీ మేషీ మేషీ వారుణ వారుణ కృష్ణ కృష్ణ ఏకశిపాత్ ఏకశిపాత్ పేత్వ ఏకశిపాదిత్యేకాశిపాత్ పేత్వ ఇది పేత్వ ఓ పంచమకాండే పంచమ ప్రశ్న సమాప్తః.